ఋతమపేషితం ధ్రువమం వాం సూర్యస్విభుజం చస్వాహి దశదాగతస్థస్తదేకం దేవానాం శ్రేష్టం వపుషామవశ్యం తత్సువాం మిత్రావరుణామహిత్వమీర్మాదస్తుషీరభిర్దుదుఃఖ్రే విశ్వాస్మిన్వధస్వతరస్యేనామనో వామేకః పవిరావర్త అధారయదం పృథివీముదద్యాం మిత్రరాజానామరుణామహోధిః వర్ధయతమోషధే పిన్వదంగావదృష్టం రేజతం సుభగదాను ఆభావస్వాదశ్రియజోమహంతుజదరస్వయముపాయన్ పర్వాజ్ ృదో వర్తతే వాముపదింధవ ప్రతిపక్షి అనుశ్రుత మమతిం వర్ధ దుర్వీం బరిహిరీవజూషా రక్షమానా నమస్వంతృత రక్షాధికర్తే మిత్రేణాస్వంతకర్తృతే పరస్పాయంద్రాదేవేణాస్వంత రాజానాక్షత్రమీయమానా సహస్రస్థూనం విదృత సాధౌరణ్యయన్ నిగజోస్థూనా విభ్రాజతే దివ్యాస్వజనీవ భద్రే క్షేత్రే నిమీతాదిల్వీలేవాసనే మమధ్వో అధిగత్య హిరణ్యరూపముషోష్టావయస్థూనముదీతా సూర్యస్య ఆరోగతో వర్ణమిత్రగర్తమధశ్చక్షాధే అదీతిం యద్వంగిష్టంనాది విజే సుదానోరచ్చిద్రం ధర్మ భువనస్య గోపా ఏనానో మిత్రావరుణావరిష్టం దృఢా సంతో జిగీవాం దశ్యామ భద్రాణో అపి వాదయవనాః సత్యధర్మాణపరమేవ్యోమని యమత్ర మిత్రావరుణావాసో యమం తస్మై వృష్ణిర్మధూమత్పిన్వతే దివ సమ్రాజాపస్య భువనస్య రాజసో మిత్రావరుణా విదధే స్వదృశాః వృష్టిం వామ్రాజో అమృతత్వమీమహే ద్యావా పృథివీ విచారంతి సంజవాః సమ్రాజా ఉగ్రవృషభా దివస్పతీ పృథివ్యా మిత్రావరుణా విచర్షణీ చిత్రేభిరభ్రైరుపాచష్టసౌరభం యాం వర్షయధోసూరస్య మాయయా మాయా వాం మిత్రావరుణాదివిశ్రుతా సూర్యో జ్యోతిశ్చరతి చిత్రమాయూధం తమభ్రేణ వృష్ట్యా గూహసో దివిపర్జన్యద్రప్సా మధూమంతరీరసే రథం యుంజతే మరుదః శుభే సుఖం సూరో న మిత్రావరుణాగవిష్టిషు రజాంతి చిత్రా విచారంతి సంజమో దివసం రాజాపజదానవుక్షతం వాచం సుమిత్రావరుణా విరామతీ పర్జన్యశ్చిత్రాంబాదతిషీమతీ అభ్రావాదతమరుదస్సు మాయజాద్యాం వర్షయతమరుణామారేపసం ధర్మానామిత్రావరుణా విపర్జితా ప్రతరక్షేతే అసూరస్య మాయజా ఋతేన విశ్వం భువనం విరాజధస్సూర్యమాధత్తో దివిచిత్యం రథం వరుణం వోరిషాదమృజా మిత్రం ఘామహే పరివ్రజే బాహ్వోర్జన్వాం సా స్వర్ణరం తా బాహవాసు ప్రయంతమస్మార్చతే సేవం విజార్యం మహావిశ్వాసుక్షాసుజోహూవే జన్మో నమస్యాంగతిం మిత్రస్యాయాం పథా అస్య ప్రియస్య ధర్మన్యహింసానస్య సశ్చిరే యువాభ్యాం మిత్రావరుణో భవమంధేయామృచా యద్ధక్షయే మఘోనాం స్తోత్రేణాం చ స్ఫూర్ధతే ఆనో మిత్రసుదీదిభిర్వరుణశ్చ సధస్థా స్వేక్షయే మఘోనాం సఖీనాం చ వృధతే జిమన్నోయేషు వరుణక్షత్రం మృగశ్చ విమృశ వరుణో రాజ సాతజే కృతం రాజేష్వస్తజే ఉచ్ఛంద్యామేయజతా దేవక్షత్రేషు సద్గవి శ్రుతం సోమన్నహస్తిరాభిర్ధావతన్నరాభిర్భ్రదావచ్చనానాశికేదశ సుక్రతుర్దేవత్రా సభ్రవీతున వరుణో దర్శతో మిత్రో దావత తే గిరాహి శ్రేష్టవచ్చసారాజానాదీర్ఘశ్రుత్తమా తాదత్తీర్తృతృతావానాజనే జనే తావామియానోపదే పూర్వాపబ్రువేతస్వాసస్సు చేతునాభిప్రదావనే మిత్రో అంభోశిదాదురుక్షయాజగాతుం వనదే మిత్రస్సహి ప్రదూర్వతస్సు మతిరస్తి విధద అయం మిత్రస్యావాదిశ్యామ సప్రథస్తమే అనేన సస్తోతయ సత్రావరూనశేష ఇమం మిత్రేమం జనం జదాధస్సం జనయత మామఘో నరిక్షదమ్మో అస్మాకమృషీణాం గోపీచేన ఉరుష్యతం ఆజీగితాన సుక్రతూ దేవో వర్తరి సాదసా పరూనాయ ఋతవేదీత ప్రయాసేమహే సాయక్షత్రమవిహృతం సమ్యగ సుర్యా అమాసాతే అథ వ్రదే మమానూషాం స్వా అన్నధాయదరిశతం ేరీం గవ్యూతిమేషాదృక్ సోమైర్మనామహే అథాయికావ్యాయువందక్షర్భిరద్భుత నికేతు నాజనాకేథే భూతదక్షతృతం ప్రేథివీ భ్రవేషీనా యసాదావరం ప్రచ్వతిక్షరం జయామభి ఆయద్వామియజక్షమిత్రభయం చ సూరయేష్టే బహువాయ్యేజతే మహేశ్వరాజ్యే బలిచ్ఛాదేవ నిష్కృతమాదిత్యాయ జతం బృహత్ వరుణమిత్రార్య మన్వరిష్ఠం క్షతమాదాథే ఆయద్యోనిం హిరణ్యజం వరుణమిత్ర సదర్తారాచరణీనాంతం సుమ్నం ప్రీసాదస విశ్వేహి విశ్వవేదసో వరుణో మిత్రో అర్జమా వ్రతాపదేవ దత్తి రేపాంతిమర్త్యం సత్యారి తస్మృతృతావానో జనే జనే సునీసాదస్తుదానాభోంభోశ్చీదురుచక్రజ కోనువాం మిత్రాస్తుతో వరుణో పాతనూనాం తత్సు వామేడతే మతిరత్రేభ్యయేడతే మతిః రవో మిత్రాయ గాయత వరుణాయ విపాగిరా మహిక్షత్రావృతం బృహత్ సమ్రాజాయ కృతయో నీమిత్రశోభావరుణశ్చ దేవాదేవేషు ప్రశస్త దానశక్తం పార్థివస్య మహోరాజో దివ్యస్య మహీవాం క్షత్రం దేవేషు ఋతమృతేన సపంతే శిరం దక్షమాసాతే అద్రుహా దేవౌ వర్ధేతే వృష్టిద్యా వారీత్యా బృహస్పతి దానుమత్యా విహంతం గర్ధమాసాతే శ్రీరోచనావరుణత్రీ మృదజ్యోన్ీ మిత్రధారయోరజాంసి వృధానామపదం క్షత్రియశ్చానుగ్రతం రక్షమాణాపజుర్యం జిరావతీర్వరుణధేనవో వాం మధుమద్భాం సింధవో మిత్రదుఃఖ్రే నయస్తస్థవృషవాదస్తుషణానాథా విద్యుమంత రాదర్దేవీ మదీదింజోహదీవి మధ్యంతీ నముదీతాసూర్యస్య రాజే మిత్రావరుణ సర్వతాతేకాయతనయాయ సంయోర్తారజసోరోచరణ్యోరాదిత్యా దివ్యా పార్థివస్య భవానభ్యేవా అమృతామీనంత్యవ్రతాని మిత్రావరుణా ధ్రువాణి జిధ్యశ్చవో నూనం వాం వరుణ మిత్రవంశీ వాం సుమతి తావాం సంజగద్రహ్వానేషమశ్యామధాజసే వయం తే రుద్రాశ్యామ పాదం నా రుద్రవాయుభిరుద్రాజేషాం సుత్రాత్రా సుర్యామదస్యోం తనూభిః మా కశ్చాద్భుతక్రతూయ్యం భూజే మా తనూభిః మా శేష సా మా తనసా ఆనోగ్రంతం విషాదసావరు నమిత్రబర్హణా ఉపేమం చారో మధ్వరం విశ్వసహిత్రచేతసావరు నమిత్రరాజసః ఈశానాభిప్యతం ధియాః ఉపనస్సుతమాగతం వరు నమిత్రదాసుషాః అస్య సోమస్య పీతయే ఆ మిత్రే వరుణే వయం గేర్భ్యర్జోగమో అత్రివద్ నివర్హిషి సతతం సోమ పీతయే వృతేన స్థో ధ్రువక్షే మా ధర్మణాయాతయజ్జనా నివర్హిషి సతతం సోమ పీతయే మిత్రశ్చ నో వరుణశ్చ సుషేధాం యజ్ఞనిష్టయే నిబర్హిషి సతతాం సోమవీతయే యదర్జస్థపరాపతియదర్భావత్యశ్వినా యద్వా పురుభూరుభుజాయదంతరిక్షాగతం ఇహచ్చ పురుభూజ మా పురుదంసాంసి బిభ్రత పరస్యాయాం యద్ధీగో భువే దువిష్ట మా భుజే ఈర్మాణ్యద్వూషేవస్తక్రం రథస్య జే మధు పర్యణ్యానాహూడాయుగా మన్నారజాంసి దీయత తదూర్వా మేనాకృతం విశ్వాయ ద్వామనుష్టవే నానా జాతావరేపదాసే బంధుమేయతు ఆయద్వాం సూర్యారథం తిష్టద్రఘుష్టతం సదా పరీవామరుషావయో ఘృణావరంత ఆతపాః యువోరత్రిష్టికేతదినరాసుమ్నేన చేతసా ఘర్మం యద్వామలేపసంనాదజాస్నాభూరణ్యతి ఉగ్రో వాంకగుభోయి శృణ్వేయావేరుసంతనిః యద్వాం సంసోభిరచినాద్దర్నరావమర్తతి మధ్వభూషు మాధూయు వారుద్రాశక్తి విద్యుషీ యత్స ముద్రాధిపర్షధ పక్వా ప్రక్షోభరంధవాం సత్యమిద్వావు అశ్వినా యువామాహుర్మయోభువా తాయామన్యామహూత మాయామన్నామ్రీణయత్తమా ఇమా బ్రహ్మా నివర్ధనాశ్విభ్యాం సంతుసంతమా యా దక్షామరథామ బృహం నమా కూష్టో దేవాశ్వినాద్యాదివోమనావసు సచ్రవసో మృణన్వసోమామీవాసతి గుహత్యాగుపనశ్రుతాదివి దేవానా సత్యా కస్మిన్నాయోజనే గోవాదీనా సజా కమ్యాధకం గచ్చమచ్చాయుంజాధేరథం కశ్చ బ్రహ్మానిరంజసో వయం వాముష్మసీష్టయే పౌరం జ్యోతపృథం పౌర పౌరాజింబథ యదీంగ్రభీతాదే సింహమేవ ధృవస్పదే ప్రత్యవానాజుమంజస యువాయదీకృత పునరాకామృణ్వే వధ్వా అస్తి వామిగస్తోస్మసీవా సంతృశిశ్రియే నో శ్రుతం మాగతమవోభిర్వాజినీవసు ఓ వా మద్యపూరూనామావేమత్యా విప్రో విప్రవాహసావయజ్ఞైర్వాజినీవసు ఆవామ్రథోరథానాం జ్యేష్ఠో యాత్యశ్వినా పురోచిరస్మయస్థిరాఘోషోమర్త్యేష్మా సమూషు వాం మధోయుమాస్మాకమస్తు జగృతి అనర్వాచీనాచేతసా విభిష్యేనేవ దీయతమ్ అశ్వీనాయద్ధకర్హేచక్షుశ్రోజాతమిమం హవమ్ అశ్వీరోషుభాంభుజః పింజంతి శుభాంభృజాః ప్రతి ప్రియతమం రథం మృగాణం వసువాహనం శ్రోతావామస్మినా వృషి స్తోమేన ప్రతిభూషిమాధ్వీమశ్రుతంగమం అత్యాయాతమశ్వినా దురో విశ్వా అహం సనా దస్రాహిరంజవర్తనే సుషుమ్ నా సింధో వాహదామాధ్వీమశ్రుతంగమం ఆ నో రత్నాని బిభ్రతామశ్వీ నాగచ్చతం యుగం రుద్రాహిరణ్యవర్తనే జుషానావాజినీవసూమాధ్వీమశ్రుతంగమం సుష్ఠుభో వాృణన్వసూరేవాహీత ఉత వాంకృహ మృగ ప్రక్షణోది వాషో మాధ్వీమశ్రుతంభవం బోధిన్మదారచ్చేషిరాహవనశ్రుతానమస్మినాథో అద్వయానం మాధ్వీమశ్రుతంభవం ఆవాంగరామనోజుజాస్వాదృషితత్సవ వయోమహంతీతయే సరసున్నేభీరస్వి నామాధ్వీమశ్రుతంభవం అశ్వీనా వేగగచ్చతం నాదత్యామా వివేనతం తిరశ్చీదర్జయా పరీభక్తిర్జాతమదాభ్యామాధ్వీమశ్రుతంభవం అస్మిన్ యజ్ఞే ఆదాభ్యాజరితారం శుభస్పతి అవశ్యమశ్వినా యువం గృణంతముపభూషోమాధ్వీమశ్రుతంభవం అభూదుషారుషత్వసురాయ్యా అయోజివామృణన్వసూరథో దస్రావమత్యోమాధ్వీమశ్రుతంభవం ఆభాత్యగ్నిరుషధామనీకముద్విప్రాణాయాసో అర్వాంజానూనం రచ్చేహయాదం విధివాంసమశ్వినాఘర్మమచ్చ న సంస్కృతం ప్రమేమితో గమిష్ఠాంతి నూనమశ్వినోమస్తు దేహ యాభిత్తేవతాగమిష్ఠా ప్రత్యవత్యం దాసుడే సంభావిష్ఠా ఉదాయాతం సంగవే ప్రాతరన్నో మధ్యంతి నగుదీతా సూర్యస్య ీరశ్వినాదాన ఇదం ఇవాం ప్రతిష్టానమోక ఇమే గృహా అశ్వినేదం దూరోణం ఆనో జివో బృహద పర్వ తాభ్యోజాషమూర్ధం వహంత తమస్వినో రవసానూరేనమోభువా సుప్రణీతీగమేవ ఆనో రయం వహతమోత వీరాణాశిషాన్యమృతా సౌభాగాని రాతర్యావానా ప్రథమాయ జధ్వం పురాగ్రద్ధాదరరుడః పిపాసః రాతర్హి యజ్ఞమశ్వినాః దధాతే ప్రథమ్ సంతి గవయః పూర్వభాజాః రాతర్య జధ్వమశ్వినాః హినో జనసాయమస్తి దేవజాః అదృష్టం ఉదాహరణస్మద్యజేవిజామూర్వ పూర్వోజమానోపనీయాన్ హిరణ్యధ్వం మధువర్ణాగతస్ర ప్రక్షోభం నాగతో వర్తదేవా మనోజమాశ్వినావాతరం గాయేనాదిరాధోదూరిదాని విశ్వా యో భూయిష్టం నా సత్యాభ్యాం వివేదజనిష్టం విత్తోరరతే విభాగే చతోగమస్య పీపరచ్చమీ మిరణోర్ధ్వపాదస్సదమిత్తూ దుర్యాత్ సమస్వినోరవదానూతరే నమయో భువా సుప్రణీతీగమేవ ఆనోదయం వాహనమోద వీరాణా విశ్వాన్యమృతా సౌభాగాని అశ్వీనా వేగ గచ్చతం నా సత్యామా వివేనతం హంసావీవ పతమాసుతాంకుప అశ్వీనా హరినావీవ గౌరావివానుయవసం హంసావీవ పతమాసుతాంకుప అశ్వీనావాజినీ వసూజుషేధామిష్టే హంసావీరవదతమాసుప అత్రిర్యద్వామరోహన్మదోహీన్నాధమానే వయోషాేనస్వసానూతేనాగచ్చతమశ్వినాశంతమేన విదీహేష్వనస్పతేజో నిస్సూష్యంజాయివ సుతం మే అశ్వినాహవం సప్తవద్భ్రించముంచతం భీతజనాధమానాజర్షజే సప్తవద్భ్రజే మాజాభీరశ్వినా ఇవం వృక్షం సంచ విచాజసాద పుష్కరణీ సమంగయతి సర్వదా ఏవాతే గర్భజే జదు నిరైతు దశమాస్యథావాతో యథావనం యథాముద్రయేజతి ఏవాత్మస్య సహాభేహి జరాజూనా సమాసాంతశయానః కుమారో అధీమాతరి నిరైతో జీవో అక్షతో జీవో జీవంత్యాధి మహేనో అద్యవో ధయోరో రాజేది విత్మాది యథాజిన్నో అబోధయ సత్యశ్రవసి బాహ్యే సుజాతే అశ్వసూనృతే యాసు నీతే సౌ జగ్రథే వ్యౌచ్ఛో దుహితర్దివ సాప్యుచ్చతీయసి సత్యశ్రవసి బాహ్యే సుజాతే అశ్వసూనృతే సానో అద్యా భరద్వ సుర్యోచ్ఛాదివ యో వ్యౌచ్ఛతీయసి సత్యశ్రవసి బాహ్యే సుజాతే అశ్వసూనృతే అభియే త్వా విభావరి స్తోమైర్ఘృణం దివన్నాయ మఘైర్మాఘోరి సుశ్రియో నామన్వంతస్సు రాతయస్సు జాతే అశ్వసూనృతే యచ్చిద్ధితే గణాజిమే ఛదయంతి మహత్తాయే పరిచిద్భ్రష్టాయో దశర్దదో రాధో ఆక్రాజం సుజాతే అశ్వసూనృతే ఐషూధా వీరవర్జ సముడో మఘోని సూరిషు ఏ నో రాధాంశ్యక్రజా మఘమానో అరాధయశ్రాతే అశ్వసూనృతే తేభ్యో జుమ్నం బృగజ్జ సముడో మఘోన్యావాహ ఏ నో రాధాంశ్యశ్వాగవ్యాభజంత సూరయస్సు జాతే అశ్వసూనృతే ఉత నో గోమతీరిష ఆవాహాదుతర్దివ సాగం సూర్యస్తరస్తై సోచద్భిరచ్యుజాతే అశ్వసూనృతే యోచ్చాదుతర్ది భోమాజిరంతరుథా అపాహ నేత్వాస్తేనం యథాపం తపాదిశూరో అర్చుషాసుజాతే అశ్వసూనృతే ఏతావద్వే దూషస్వం భూజో బాధాతు వర్హతి యా స్తోతృభ్యో విభావర్యుచ్ఛంతేన ప్రమీయసే సుజాతే అశ్వసూనృతే యుదధ్యామానం బృహతి మృతేన రదావారీ మరుణప్సం విభాతి దేవీ ముషసం స్వరావహంతీం ప్రతి విప్రాసో మతిభిర్జరంతే జేషాజనం దర్శత బోధయంతీకాగ్రే జగద్రథా బృహతి విశ్వమిన్మోషా జ్యోతిర్యచ్చగ్రే అహ్నా జేషా గోభీరరుణేభిర్యుజానాశ్రేషంతీరయుమప్రాయుచక్రే పథోరదంతీ సుమితాయ దేవీ పూరుష్ విశ్వభారా విభాతి ఏడావ్యేభవతి ద్విపర్హావిష్కృణ్వాదా తన్వం పురస్తాన్వేతి సాధు ప్రజానజీవనజి సో వినాది ఏషా శుభ్రాణతన్వో విధానోర్ధ్వ స్వాదీసేనోస్థాయ్ అపర్ధేషో బాధమానాతమాం జుషా యువోహితా జ్యోతిషాఘాత్ ఏడా ప్రదీచీజూహితా జివోన్రేణ్యోషేవ భద్రాదిరీనీతే అప్సా జ్యోన్వరే దాసుషేవార్యా జ్యోతిర్జుపతి పూర్వథాక యుంజతే మన ఉత యుంజతే ధియోభిప్రాభిప్రశ్చ బృహతో విపశ్చితాః దిహోత్రాదేవయునాభిజేగయిన్మహీ దేవస్య సమితుః పనుష్టుతిః విశ్వారూపాణి ప్రతిపుంచతే కవిః ప్రాసావీత్ భద్రం ద్యుపదే చతుష్పదే ఇనాగమఖ్యత్స విరావరేణ్యోను ప్రజానపుషసో విరాజతి యస్య ప్రజానమన్వన్యయజ్జయద్దేవాదేవస్య మహిమానమోజసా యః పార్థివాని విమేత సోరజాంసి దేవస్స విజామాహి త్వరా ఉదయాది సమిత స్త్రీని రోదనోద సూర్యస్య రశ్మిభిః సముచ్యతి ఉతరాత్రీముభయదః పరీయత ఉత మిత్రో భవసి దేవధర్మభిః ఉదేశీషే ప్రసవశ్చత్వమేకయిదుత పూషా భవసి దేవజామభిః ఉదేదం విశ్వంభువనం విరాజతి శ్యావాస్వస్తే సమిత స్తోమమానసే తత్సవితుర్వృణీమహే వయమ్ దేవస్య భోజనం శ్రేష్టం సర్వధాతమం తురంభకస్య ధీమహి అస్య హి స్వయాదత్తరం సవితుః కశ్చన ప్రియం నమినంతి స్వరాజ్యం సగిరత్నాని రాజుషే సువాతి సవితాభగాః తం భాగం చిత్రమీమహే అద్యానో దేవసమిదః ప్రజావత్సాభిః సౌభాగం పరా దుష్వప్యం సువ విశ్వాని దేవసమిదర్ధురితాని పరా సువ యద్భద్రం తన్నాసువ అనాగసో అదీతయే దేవస్య సవితుస్సవే విశ్వా వామాని ధీమహి ఆ విశ్వదేవం సత్పాదిం సూక్తైరద్యావేణీమహే సత్యసర్వం సవితారం యజీవే బుభే అహని పునయేత్య ప్రాయచ్ఛన్ స్వాధీర్దేవస్య విదా యజిమా విశ్వా జాతాన్యా శ్రావయతి శ్లోకేన రజస్వాదీ సవితా అచ్చావద తవ సంగేభిరాభిస్వహి పర్జన్యం నమసా వివాస కణిక్రదృఢభో జీరదా నూరేతో దధాత్యోషధీషు గర్భం వృక్షాన్ హంతి దహంతి రక్షసో విశ్వం విభాజ భువనం మహావధాత్ ఉదానాగాయీషతే వృష్ణ్యావతో జత్పర్జన్యస్తనజన్హంతి దుష్కృతాః స్వాంగిక్షిపన్నాభిర్దూతాన్ క్రీడుతే వర్ష్యా దూరాత్ సింహస్య స్తనసాగుదీరతే యత్పర్జన్య కృణుతే వర్ష్యా అన్నభాః ప్రవాతాభాంతి పతయం విద్యుదవుదోషాధీర్జిఘతే పిన్వతే స్వాహ ఇలా విశ్వస్తై భువనాయ జాయతే యత్పర్జన్య పృథివీం వేతసావతి యస్య వ్రతే పృథివీరం నామీతి యస్య వ్రతే సభవజ్జర్భూరీతి యస్య వ్రతమోషధీర్విశ్వరూపాసనః పర్జన్యమహి శర్మ యచ్చ జివో నో వృష్టిం మారుతోరీధ్వం ప్రబింబద వృష్ణో అశ్వస్య ధారాః అర్వాణేన స్తనయత్రమేష్యపోనిషన్న సూరః పితానాః అభిక్రందస్తనయగర్భమాధాగుదన్వతా పరీధీయారథేన త్రిధిం సుకర్షవిషీతన్యంతం సమాభవంతూర్ధ్వతో నిపాదాః మహాంతం కోసముదారిషింజస్యంతం తాం తుల్యావిషీతాః పురస్తాత్ ఘతే నద్యా వా పృథివీవ్యుంధితు ప్రపాణం భవత్వగ్భ్యాభ్యాః యత్పర్జన్యకనిక్రదస్తనయన్హంసి దుష్కృతాః ప్రతీతం విశ్వం మోదతే యత్కించ పృథివ్యామధి అవర్షీర్వర్షముదృగిర్భాజా గర్ధన్ భాణ్యత్యేతవాహు అదీజనవోషధీర్భోజనాయకముద ప్రజాభ్యో విదోమనీషాపర్వదానాఖిద్రం బీభరటి పృథివీ ప్రజాభూమిం ప్రవత్మతి బన్నా జనోషీమహి సోమాసస్వా విచారణి ప్రతిష్టోభం జక్తుభిః ప్రజావాజన్నహేషంతం వేరుపశ్యర్జుని దృఢాదిజ్యావనస్పతిర్ధ్యోజసే అభ్రస్య విద్యుతో దివో వర్షం దివృష్టయా వర్షం దృతే విభావరి దివో అభ్రస్య విద్యుత రోహం సర్వబీజాన్యవబ్రహ్మద్విషోజి సమ్రాజే దృఢదచ్చాగభీరం బ్రహ్మ ప్రియం వరుణాయ స్మృతాయ ప్రియోజఘానసమిధర్మోపస్థిరే పృథివీం సూర్యాయ వనేషువ్యా అంతరిక్షం తానవాజమర్వత్సుపజ ఉస్రియాసు సత్సక్రదంబరో నో అత్స్వా అద్యం దివి సూర్యమదధాత్స్వమద్రౌ నీతిన బారంబరో నక్కబంధం ప్రసాదర్జరోదసి అంతరిక్షం ఏక విశ్వస్య భువనస్య రాజాయ వన్నవృష్టిర్భ్యోనత్యభూమ ఉనత్యభూమిం పృథివీముదర్జాం యదా దుగ్ధం వరుణో వహ్యాదిత్ సమభ్రేణ వసత పర్వదాదస్తవిషీయంత శ్రదయంత వీరాః దివామూష్వా సురస్య సృతస్య మహీం మాయాం వరుణస్య ప్రవోచం మానేనేవతస్థివాంతరిక్షే వియోమమే పృథివీం సూర్యేన ఇమామూను కవితమస్య మాయాం మహీం దేవస్య న కిరాతదర్ష ఏకం యదుద్రాన ప్రణందేనీరాసించంతే రవణయః సముద్రం అర్యమ్యం వరుణమిత్రియం వాసఖాయం వాసమిద్భ్రాతరం వా వేషం వా నిత్యం వరుణారణం వాయత్సీమాకశ్చక్రమాధిశ్రథస్తత్ హితవాసో యద్రీర్వర్ణ జీవ్యైవాఘాసత్యముదయన్న విద్మ సర్వాదా విశ్వసిధిరేవ దేవాధాతే శ్యామ వరుణ ప్రియాసాః ఇంద్రాగ్నేయమవధ ఉభావాజేషు మర్త్యం దృఢాజిత్స ప్రభేదజుమ్నా వాణీరివ త్రితః జాపృతరాజ దుష్టరాజా వాజేషు శ్రవాయ్యా జాపంచదర్షణీరవీంద్రాగ్నీతాః వామహే యోరితమవత్సవస్నిగ్మా దిగ్జన్మఘోనోహ ప్రతిద్రుడాగమస్వాంగ్నజేషేషామింద్రాగ్నిహ వామహే పదీదురస్య రాధసో విద్వాంసాగిర్వాణస్తమా తాదృహంతామనుజ్యోన్మర్తాయ దేవాపదభా అర్హం కాచిత్పురోదధేం దేవదేవావర్వదే దేంద్రాదిభ్యా మహాదిభవ్యం సోష్యం ఘృతన్నభూతమద్రీభిః తాదోరిఢుస్రవో బృహద్రయం గృణత్సోదిధృతమిషం గృణత్సోదిధృతం ప్రవో మహే మతయోయంతమిష్టవే మరుత్తదేగిరిజాయే వజామరుత్ ప్రసర్ధాయ ప్రయజ్యవే సుఖాదజే తమసే భందరిష్టజే ధునివ్రతాయ సమసే తయే జాతమహినాయే చనుస్వయం ప్రవిద్మనా బృహదాయే భజామరుత్ కృత్వా తద్వో మరుతో నాశిషేదో దానాబన్నాదే కామసృష్టా సోనాద్రయః ప్రజేవోరేగతశృంభిరే గిరాశుభ్రాయే భయామరుత్ నేషామిరీతస్తయేష్టాయోనస్వేద్యుత ప్రస్పంద్రాసోధునీనా సచక్రమే హతో నిరోధుక్రమస్ర బాణస్మాత్సే భయామరుత్ జాయత్మనాస్వాదక్ష్మర్విష్పర్ధతోమాహసోజిగాధిపేధోధి స్వనో నమో మే వాంగ్రేదయద్విషయే భయామరుత్ ేనాసరంగిరస్వాజిస్వాయుధాయుష్మినా అపారో మహిమావృద్ధతమస్తేణం సమోవత్తే భయామరుత్ ఖాదారోగి ప్రసీదో సందృశి స్థనతేన పురుష్యతాజస్సు సుక్వాం సోనాగ్నజా రుద్రాధస్సుమగాగ్నయోజరాజుమ్నామంతే భజామరుత్ దీర్ఘం వృషభ ప్రదేశద్మపార్థివం జేషామజ్ఞేష్మహసర్ధాం సద్భూతైనతాం అధేణో నా మరుతో గాతుమేత నశ్రోతాహం జరుతురే భజామరుత్ విష్ణోర్మహస్రవన్యవోజుతనస్మద్రచ్చోనంద్రాభద్రేడాంతిసరుతాజ్ఞం జగ్జియా సుసవిశ్రోతాహవరక్షయే భజామరుత్ జ్యేష్టాధోరపర్వదాధోవ్యో మనియూజంతస్య ప్రచేతసస్యాత దుర్భర్తవోనిల హిరణ్యవర్ణాం భరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో భావః తాం మావః జాతవేదో లక్ష్మీమనవగామినీ యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానాం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వజే శ్రీర్మా దేవీ అర్జునతా కాం సోస్మిదాం హిరణ్య ప్రాకారామాద్రాం జ్వలంతీం దృప్తాం తర్పయంతీం పద్మే శ్రియాం పద్మవర్ణాం తామివోపహ్వజే శ్రియం చంద్రాం ప్రభాతాం యదసా జ్వలంతీం శ్రియం లోకే దేవదృష్టాముదారాం పద్మినీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుసంతు మాయాంతరాజాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపైతు మాం దేవతః రాదర్భూతస్మిరాష్ట్రేస్మిర్తివృద్ధిం దాదు మే క్షుద్విపాదాబలాం జ్యేష్టామలక్ష్మీర్నాశయామ్యహం అభూజిమసవృద్ధిం చ సర్వాన్ నిర్ణుత మే గృహాత్ గంధద్వారాం దురాధరణాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వజే శ్రియం మనస కామమాగోజిం వాచ సత్యమధీమహి వసూనాం రూపమన్నస్య మహి శ్రీశ్రయతాం యశః కర్తవేన ప్రజాభూతా మహి సంభవ కర్తమ శ్రియం వాచయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపసృజంత స్నిగ్ధాని చిక్రీతమస మే గృహే నిజ దేవీం మాతరం శ్రియం వాచయ మే కులే ఆద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో భావః ఆద్రాం జఃకరిణీం జష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో భావః తాం మావః జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వాన్ విందేయం పురుషానహం యస్సు చః ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహం సూక్తం పంచదశర్చం చ శ్రీకామః సతతం జపేత్ పద్మాననే పద్మభూరో పద్మాక్షీ పద్మసంభవే అన్నే భజతి పద్మాక్షీ యేన సౌఖ్యం లభామ్యహం అశ్వదాయీ గోదాయీ ధనదాయీ మహాధనే ధనం మేదాం దేవి సర్వకామాంశ దేహి పద్మాననే పద్మ విపద్మ పద్మే పద్మ ప్రియే పద్మ జలాయదాక్షి విశ్వ ప్రియే విశ్వమనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధస్వ పుత్రపౌత్రధనం ధాన్యం హస్త్యశ్వాయగవేరథం ప్రజానాభవతి మాతా ఆదిష్పందం కరోతు మే ధనవాగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనమసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్రుతే వైరతేజసోమం విభ సోమం విభద వృత్ర సోమంధన సోమినో మహ్యం దాదు సోమిన నక్రోధో నజమాత్సర్యం నలోభో నాశుభావాతి భవన్యకృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్ సరసిజనిలయే సరోజహస్తే ధవలధరాంశుకగంధమాల్యశోభే భవగమయరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూజిగలి ప్రసీద మహ్యం విష్ణుపత్నీం క్షమాం దేవీం మాధవీం మాధవ ప్రియా లక్ష్మీం ప్రియసఖీం దేవీం తమాం యచ్చుతవల్లభా మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నాలక్ష్మీ ప్రచోదయాత్ శ్రీవర్వర్చస్వమాయుష్యమారోగ్యమాభిధాచ్చోభమానం మహీయతే ధాన్యం ధనం వశం బహువత్ర లాభం సదసం వత్సరం దీర్ఘవాయో విశ్వేశ్వరాయ నమః వంశ్యే ప్రథమో భోతాస్యాధియోభవోదస్మహోత ృణన్నగణాద్దుష్టరేదుసహో విశ్వస్తై సహ దేశ్యై అథాహోదాన్యోజిషయన్ ప్రథమం దే వయంతో మహో రాజేజిదయంతో అనుగ్మన్ హృదయ వయంతం బహుభిర్వసవ్యై ృవాంసో అనుగ్మన్ సంతమగ్నిం దర్శనం బృహంతం పపావంతం విశ్వహాదివాంసం పదం దేవస్ నమధావ్యంతశ్రవశ్రవశ్రవ ఆపన్నమృక్తం నామాని చిద్ధదిరే యజ్ఞియాని భద్రాయాంతేర్ణయంత సందృష్టౌ ర్ధం దక్షిణయ పృథివ్యాం వాం రాజ ఉభయా సోజనాణే భూపిమిన్మానూషాణే ప్రియో విక్ష్వా అగ్నిర్హోత మంత్రో నిషదాదీయా భయం దమాదీవాం సముపజ్యపాధో నమసాసేమ సంత్వా భయం శుద్ధ్యో నవ్యామగ్నే సంహాజవాజీమహే దే భయంతో అనజో దీర్జా నో దివో అగ్నే బృహతారో చరేన విశాం కవిం విశ్వజిం సస్వదీనాం నిదోషనం మృషభం చ ఋషణీనాం రేదీషై విషయం తం పాపకం రాజం తమగ్నిం చ శతం రాజీనాం సో అగ్నయీ చేత సమే సమర్థో యస్థానః సమిధాహవ్యదాతిం య ఆహోజిం పరివేదానమోభిర్విశ్వే స వామాదధే త్వోతః అస్మాభూతే మహీ మహే వీధే మనమోభిరగ్నే సమిధోత హవ్యై దేదీ సూనో సహతో గేర్భిరుక్తైరాతే భద్రాజాం సుమతో యాతేమ ఆయస్తథంతరోద జీవి భాధాశ్రవోభిష్ట శ్రవశ్చాహస్తరుద్ర బృహద్భిర్వాజైస్తవీరేభిరస్తేరేభద్ధీరగ్నే వితరం విభాహి నృపద్వోసమిే భూరి తోకాయతనయాయ పశ్వ పూర్వీరుడో బృహతీరారే అఘ అస్మే భద్రాదో శ్రవసానీ సంతు పురోణ్యగ్నే పురుధాత్వాజావసో నిరాజన్ పశుతా దేహస్యా పురోణిహిత్వే పూర్వాధసంజగ్నే వసో విధతే రాజభిత్వే భద్రం నో అవీవాదయమనాః